ఏవి నువ్వే జానా. మాయల మునగాడే రాత్రి పూచోడే మంచు గడ్డని ఒక్కలుక్కుతు ఆవిరి చేశాడే. జై జండి జగముండి జర కొంగుని దులపండి ముద్దతోనే స్వేదానంతా శుభ్రం చెయ్యండి. కొండా కాకి కొండే ధనా గుండికి లాంటి గుండే ధనా హయ్యారెట్టు పల్ల ధనా మట్టాగిడ సోకల్ల ధనా పువ్వులతోనే బాణం వేసి పూలంది వినేనే ధనా. జానా మాయల మునగాడే రాత్రి పూచోడే మనసు